హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలో నా దాగెనులే వెల్నెలతోనా, కన్నులలో నా దాగెనులే వెల్నెలతోనా, ఘోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే, నీ వెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ, వెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ, నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే, నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలియ.